మరణ విధారణ మధ్యనికి వార్తలు మీ సంపూర్ణ క్రియాత్మకరండి ఆండో సూదానంద నెత్తదిగిన ఇసరా ఆండో కి అంటో ఇక వార్తవ ఇద్రిపత్కర్ల నికం బొరుకరండి అబిడ్ దెన్నే మీ వార్తవ ఇద్రిపత్కర్ల తీయనువాన సంపూర్ణ నిక కరండి సూదానం వెళ్ళాయినో అది అనితికి అమెరికన్ మీ యోజనావిట మీ శ్రీలంక రజే మీ ఎక్కతులా తీయను ఇక విదేశీయ నడుగారు ఎండ దెంక్ బ్యాగీల కథావ తీయండి ఇక నిసా మీకు ఒక్క విదేశీయ రటోట దీపు పొరుందోట విరోధేందమై శ్రీలంక రజే గమంకర్ను అఖిల అభిచోచనాకర్ చోచనాకర్.